ఎగు భుజంబుల వాడు మగ ఠీవి మునగాడు, మెరుగు బంగారు ఛాయ మేనివాడు, వెన్నెల జాలైన వెడద కన్నుల వాడు, సరసాల రతిరాజు సాటివాడు, శరములైనను విరి శరములైనను సవ్యసాచి సంధ్యాలు రేడు, కోకలు కొనిపోయి కొమ్మపై కూర్చున్న చిలిపి కృష్ణుని కూర్మి చెలిమి కాడు, చతురహాతాల ఘన ధైర్య సా